అర్జంతీయా సమ్మరుద స్వార్గా ఆస్తాయ శ్రోతాయువాస ఆయింద్రాహువా ఆయింద్రాయ వృద్రహాయ ఆయ ప్రాయగాయాంజౌ అచే అగ్ని శిగా అయ ఇంద్రా చారా జా సుగ్రాయ మహేషా యావాసిరం సోమే సోష్మ హోయత్ సోమా అవేవాదే నోనాసుతం ఆసావాసం హోయ మహిక మాగత మే మహామరం హోయ సహాయనాం అద్యేంద్ర సద్యాంద్రవోహే శ్రమాణవేషాకవే నామదర్జా ప్రజ్ఞా సమాయ సమాయ రాహాయాద అరాహ అవాహే సాయుగ్వే సోరాణా సహా విశ్వాద్వాహ సాయిదార ఆహా అగ్నిశపదే అగ్నిర్మాన్యేరాద్వందం వాసోన సహజాతా వేదాసం విప్రాం జాతా వేదాసం యావద్వయాద్వారః దేవా దేవాచేయా కృపా కృతా ృణంద అవయంద్రా ప్రథమం వేయం దేవే ప్రవాయం దేవాసవసాబ్రాణా విశ్వా అభ్యదాయ అమాజా విధం సాగ్రహ్యన్నా అపయంద్రా ప్రథమం ప్రియం దేవే ప్రవాయృతం దేవాస్యావసాబ్రా అభ్యదాయ మమాజతా విదర్గం సతాగ్రహాతః ఓం ఐంద్రం ఇంద్రపుచ్చం పర్వ సమాప్తం పవమానం పర్వ ప్రారంభ ఉద్భ్రమ్యాయ దివే దర్భ నియాదాయ వగ్రాహాయ చార్మాయ మహాయ ఓహోవా సవేసుతా ఓహాయ స్వాహేయ సదాయ ఉయ ఇంద్రాయ ఆ అస్మాభ్యంగా తిశ్రవూ వాహయ గవ సాహదో హయే